ఔదకం Oh, Hare ఓ యా దేవాయ పురాతిరో ఆ విశ్వాపరిందియా భువన ధాత్వితావ Yeah. సమాత్రభాయే ఆశిరో పావనా రక్షో వాయి రాజతాయ జ్వమా ఆ